యాగశాలాయాం అంకురాపణకర్మగరీష్యే శుచీభోహవ్యేతి ప్రవోచ్యా శుచీభోహవ్యావృత శుచీనాం శుభిరం యత్ర ప్రతిజ్ఞా నితేన సత్యవృతతాపాని శుచీయన్వాణ శుచీయప్పావకాః ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తా శుచీమదస్సు రచో మేనావః సముద్రియా ఉపమాస్య విష్టా సదస్సుర్వదస్సివః బ్రహ్మాణమావాహ్యామి ప్రజాపతిమావాహ్యామి ఆవాహ్యామి హిరణ్యగర్భమావాహ్యామి బ్రహ్మణే నమః ఇదమాసనో ఓం సోమో ధేనకం సోమో అర్వంతవాసకం సోమో వీరం కర్మణ్యం దాతో సాదర్యం విదత్యకం సమేజం ప్రతిశ్రవణం యోధాదస్మై సోమావాహ్యామి ఇందుమావాహ్యామి చంద్రమావాహ్యామి యజ్ఞాంగమావాహయామి ఓం సతదారకం హిరణ్మయకం సోమోగమాస్తేర్దన్నః విశ్వనుడ సదైనగ్గే గరుడమావాహ్యామి పక్షిదామావాహ్యామి సువర్ణపక్షిమావాహ్యామి గగాధిపతినావాహయామి ఓం భూమానందో అగ్రే భువనస్య గోప్తా వామప్లయీ సంఖ్యపరామరాజ్య కుర్వదేగ్నో సకృతం కృతేన చక్రాకారమండలే చక్రమావాహయామి సుదర్శనమావాహయామి అమపాయనమావాహయామి సహస్రవిహితమావాహయామి ఓం రుచామదేశో ప్రజా ఆప్రదేశో రమదేరదేభ్య పంక్తీశమావాహయామి భూమిత్రమావాహయామి వరదమావాహయామి భూతనాయకమావాహయామి ఆగ్నేయో యస్మాదజామగేత్వం విశ్వేశాత్మనిదోనుసంభో వైరాగంతే సుకృతనిద్దాం రేక్షామదేశో విభుధానామనామిహి యామయ సత్తాం దినిదాం దదాతో పద్మాకారమండలే విశ్వక్షేణమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి విశ్వక్షేణస్యూర్వే దక్షిణద్వారవామే ఓం భూపతే మహతో భూతస్వతే దక్షిణద్వారవామే ఓం ధర్మోగమాదావిదేశమస్తం ధరంధరిష్ఠే సకసప్తమగ్గే దీర్ఘచతురస్రమండలే వికటమావాహయామి వినాయకమావాహయామి ఏకతంష్టమావాహయామి వక్రతుండమావాహయామి వామద్వారవామే ఓం షన్నోడి దత్తాం తపసోజగర్తాం స్వయంప్రజ్ఞే హృదయ మామృతాతే శేషమావాహయామి అనంతమావాహయామి నాగరాజమావాహయామి సహస్రశీర్షమావాహయామి ఓం ఇంద్రం ప్రణయంత్రం బబులింద్రగ్రస్రవంత్రం సవితారమింద్రం దాతో చక్రశుకృతశ్లోకమింద్రం మండ్యే పితరం మాతరం చ ఇంద్రమావాహయామి పురుహూతమావాహయామి పురంధరమావాహయామి సచీపతిమావాహయామి ఓం యమోధాతార్వృతీయం యమోద్యామదసూర్య యమత్సరవృత్తిస్తేన ప్రాణానాం వాయూనాం యోమావాహయామింద్రమంత్రం యోమేవాహయామి ప్రేదేశమావాహయామి మధ్యస్థమావాహయామి ధర్మరాజమావాహయామి ఓం ఏతే సతం వరుణే సహస్రం యజ్ఞాపాదావిదాపుత్రాః దేవ్యోణ ఇంద్ర సవితోద విష్ణు విశ్వే దేవా అముంచంతు వరదస్వస్య వరుణమావాహ్యామి వృజేన సమావాహ్యామి రక్తాంబరమావాహ్యామి యాతస్పతినావాహయామి ఓం మిశ్రవాస కోబేర రక్షో రాజేన ప్రేక్షితా గ్రామకం సజాని గశ్యంతి సంతో వరితా కృతాన్ కుబేరమావాహయామి పౌలస్థమావాహయామి యక్షరాజమావాహయామి సర్వరక్షోధిపతివాహయామి ఓం అగ్నిర్మూర్తాదివ కగపతి ప్రతిజ్యాయం అపాగం రేదాగం సుజుంపతి అగ్నిమావాహయామి అణలమావాహయామి పావకమావాహయామి హృతోగమావాహయామి ఓం బసవ ప్ర प्रथमो देवतानां सो अस्य प्रजान् बहून् पाहि अतो देवेभ्यः पशुभिर्यो वैवसो स्वस्त्यो आरम्भाधिपतिमावाहयामि निरुतिमावाहयामि नीलमावाहयामि रोणमावाहयामि ॐ मृतपरमात्मा परमाङ्गतिः परं ब्रह्म परं योगो परमात्मानं मन्त्रिपदरं यो अग्निरहमण्डं वाजवे मरुतानावाहयामि वायुनावाहयामि यौनमावाहयामि ॐ ईश ईशित्रे भूर्वोश्वरीशाय लोकानां भीमाय वामदेवाय नमः ईशानमावाहयामि शिवमावाहयामि देवदेवमावाहयामि भवमावाहयामि ॐ नन्दामावाहयामि निन्दामावाहयामि मोदामावाहयामि ओङ्कमावाहयामि पतङ्कमावाहयामि ॐ मेदिनीमावाहयामि राकामावाहयामि श्रीवालिमावाहयामि मेदिनीमावाहयामि राकामावाहयामि श्रीवालिमावाहयामि मेदिनीमावाहयामि राकामावाहयामि श्रीवालिमावाहयामि मेदिनीमावाहयामि राकामावाहयामि श्रीवालिनावाहयामि जयामावाहयामि विजयामावाहयामि मित्रमावाहयामि शिवमावाहयामि भार्गवमावाहयामि इन्द्रमावाहयामि युजमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि यममावाहयामि निरुतिमावाहयामि वरुणमावाहयामि वायुमावाहयामि कुबेरमावाहयामि ईशानमावाहयामि ॐ मेदिनी देवी वसुन्धरा स्यात् ससुरा देवी वासवे ब्रह्म वसुसहस्रनाम सोऽस्त्रं चक्षुर्मणः मेदिनीमावाहयामि उर्वीमावाहयामि प्रवक्तामावाहयामि अजयामावाहयामि ॐ राकामगकं सुखवां सुष्ठुतोकवे स्मृणोदन शुभकामोदना श्रीव्यक्तमस्तुमाणया ददाति वीरगं सुदामद्यग्गे राकामावाहयामि ॐ श्रीवालिप्रतिष्ठुकेया देवानाम शुश्रुषा जुषस्य हव्यमागतं प्रजान्तिनः श्रीवालिमावाहयामि मेदिनी देवी वसुन्धरा स्यातुसुरा देवी वासवे ब्रह्मवस्तुनां सोऽस्त्रं चक्षुर्णमः मेदिनीमावाहयामि उर्वीमावाहयामि प्रवक्तामावाहयामि अजयामावाहयामि राकामावाहयामि श्रीवालिमावाहयामि मेदिनीमावाहयामि राकामावाहयामि श्रीवालिमावाहयामि मेदिनीमावाहयामि राकामावाहयामि श्रीवालिमावाहयामि वर्जन्यमावाहयामि ओङ्कमावाहयामि पतङ्कमावाहयामि धर्मावाहयामि बीजे ॐ सोमो धेनुकं सोमो अद्वन्तवासकं सोमो वीरं कर्मण्यं ददातु कुर्चुपुडुमे अदोरि पारु बीजे ॐ सोमो धेनकं सोमो अर्वन्तमासकं सोमो वीरं कर्मण्यं ददातो साधन्यं विदत्तिकं दवेयं विदसृणं योदादस्मै बीजे सोमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि यज्ञाङ्गमावाहयामि आवाहित देवताभ्यो नमः सुस्वागतं स्वागतं समर्पयामि अश्वासनमिति आसनं समर्पयामि हनुमानं समर्पयामि स्वागतम् श्वासनम् आसनं समर्पयामि पण्डितिङ्ग वाद्य वाद्य वाद्यम् Thank you. ஜாதாவோஷதயோ வந்தாமிவ ப்ரூணாமககம் சதந்தாமான் சத்யத சதம்பம் போதாமாடி சகஸ்திரபதவோருகஹ அதாசுதக்ருத்வோ யோயம்பே அஹதம் கிருத புஷ்பாவதி பிரசூபதி பலிநீரபலாயுத அஸ்வாயுசுதுத்வரே வீரதப்பார இஷ்டவ ஓஷதீரதிமாதிரஸ்வத்தோ தேவேருபப்ரவே யதோஷதய சங்கச்சந்தே ராஜ்யா துகம் ராஜன் பாரயாமசி பிரம்மணே நமஹ வேதஞ்சை நமஹ ஏகானி பீஜானி சர்வபீஜானி வாபயாமி கெட்டிமேல வாசிப்பா வேதஞ்சை நமஹ ஏகானி பீஜானி சர்வபீஜானி வாபயாமி நாராயணஸ்ய ஸ்ரீயப்பத புருஷோத்தமஸ்ய அனந்தகரண விஸ்வக்ஷேணாதி பரிபார்த்த வேதஸ்ய ත්‍රිභූම නීලාද නායකා සමේදස්ය ශ්‍රී ප්‍රගද්වලි නායකා සමේදස්ය ශ්‍රී දේවාදී රාජස්වාමිනේ නමහ අරණපාඩ ඍග්වේතම් ඕම් අග්නිමේඩේ පුරෝහිතම් යඥස්ය දේව මෘත්‍යජෝ ඕතහානකම් රත්නදාතමෝ හරිහි ඕම් අස්ය දේව දේවස්ය භවතෝ නාරායණස්ය ත්‍රයපද පුරුෂෝත්තමස්ය අනන්තකරණ විශ්වක්ෂේනාද පරිපාර සමේදස්ය ත්‍රිභූම නීලාද නායකා සමේදස්ය ශ්‍රී අම්බ ශ්‍රී බ්‍රගද්වල්ලි නායකා සමේදස්ය ශ්‍රී දේවාදී රාජස්වාමිනේ නමහ අරණපාඩ ඍග්වේතම් හරිහි ඕම් ఘోషతృత్యష్టగం రక్ష ప్రత్యష్ట ఆరాధయ ప్రయజమకాన్ దిషణా పరిగిరశ్చమననా కృతా సతయా వితష్ట తాపగంతి గవయ పురస్తాద్దేవేభ్యో జుష్టమిగ పరిగిరాజసే దేవానాం పరిషోదమసి వర్షవర్ధమసి దేవవర్గర్యాక్తాం యంగ్మాద యక్మర్వతేరాద్యా సమాచ్చేదా దేవారిషం దేవవర్గర్సదవలి సంభిరోగ సహస్రమణిశాకం భృగేమా పృథివ్యా సంప్రజ పాకిషు సంప్రత ఆద్వాదంబరామి అచిత్యైరాష్ణాదేంద్రాణ్యై సన్నగణం భూషాదే గ్రంథ్యం కృష్ణాతో సదేమాస్వా ఇంద్రస్య ద్వాబాహుభ్యాముద్దస్యర్బృహస్పతే ఊర్ధ్నాహరామి ఉర్వంతరిక్షమన్వగి దైవం గమవసీరీక్వో అరుళపాడ సమవేతో రిహి క్వం అగ్నాయాగి వేతయే గ్రణానో హవ్యదాతయే రిహి క్వం అస్య దేవదేవస్య భవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య అనంతగరడ విశ్వక్షేణాది అపరిమిత పరిపార సమేతస్య శ్రీ బృగద్వల్లి నాయక సమేతస్య శ్రీ దేవాదిరాజస్వామినే నమః అరుళపాడ అదర్వణవేతం రిహి క్వం షన్నో దేవే రవిత్రయ భవతో నారాయణస్య శ్రీయపద పురుషోత్తమస్య అనంతకరణ విశ్వక్షేణాది పరివార సమేతస్య శ్రీ బృగద్వల్లి నాయక సమేతస్య శ్రీ దేవాదిరాజస్వామినే నమః అరణపాడ అథర్వణవేదం రిహి క్వం శన్నో దేవే రవిత్రయాపో భవంతు సయ్యో రవిష్టబంధునః హరిః ఓం అరుళపాడు ఉపనిషత్ ఓమిత్యగ్రే వ్యాకరేత్ భగవతో నారాయణస్య శ్రీయపద పురుషోత్తమస్య అనంతకరణ విశ్వక్షేణాది పరిపాల సమేతస్య శ్రీ బృగద్వల్లి నాయక సమేతస్య శ్రీ దేవాదిరాజస్వామినే నమః అరుణపాడు వైకాణస కల్పసూత్రం రిహి క్వం అదాగ్నో నిత్యహోమాంతే విష్ణుర్ నిత్యార్చ సర్వదేవార్చా భవతి అగ్నిర్వయ దేవానా నవమో విష్ణు పరమస్వతంత్రేణ సర్వాంజ్యా దేవత ఇది బ్రాహ్మణ తస్మాద్ దేవాలయే పరమం విష్ణుం ప్రతిష్టాప్య సాయం ప్రాతర్హోమాంతే అర్చయతి యజ్ఞేషు భగేణం తత్సంపూర్ణం భవతి ద్వజాతరతంత్రితో దేవాయతరే వా భక్త్యా భగవంతం శ్రీమన్నారాయణం అర్చయేత్ తద్విష్ణో పరమం పదం గశ్యత ఇది విజ్ఞాయతే రిహి క్వో అరుళపాడ శ్రీమద్ రామ మహాభాగం రఘువీరం మహాబలం రామం సత్రివిరాజనం అరుళపాడ్ మహాభారత ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేదాయుత్సవ మాండవాచైవత సంచయ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేదాయుత్సవ మాండవాచైవత సంచయ హరిః ఓం అరుళపాడ్ శ్రీమద్భాగవతం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్టుతాం గర్భసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్టుతాం గర్భసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే பரிமளோல்லாசவாசிதாரதவல்லபம் முகம் பரதராஜஸ்ய பிரத்யஸ்து உபாஸ்மஹே ஹரிஹி ஓம் அருளப்பாடு. திராவிட வேதம் திவ்ய பிரபந்தம். பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரத்தாண்டு பலகோடி பல்லாயிரம் பல்லாண்டு தென்தோல் மணிவண்ணாப்பு அடியோமோடும் பின்னோடும் பிரிவின்றி ஆயிரம் பல்லாண்டு அடிவாயின் பலமார்பிடல் வாழ்கின்ற மங்கையும் பல்லாண்டு அடிவாய் சோதி வளர்த்துறையும் புதராடையும் பல்லாண்டு அடைவோர் முழங்கோ பாஞ்சதஞ்சமும் பல்லாண்டு. பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரத்தாண்டு பலகோடி நூறாயிரம் பல்லாண்டு தின்போன் மணிவண்ணா உன் சேவடி சேவை திருக்காப்பு அடியோ மோடும் நின்னோடும் பெருமின்றி ஆயிரம் பல்லாண்டு அடிவாயினில் வளமார்பினில் வாழ்கின்ற மங்கையும் பல்லாண்டு அடிவாசோதி வளர்த்துறையும் சுடர் ஆழியும் பல்லாண்டு அடைவோர் நோக்கு முழங்கும் அப்பாட்டு சன்னியும் பல்லாண்டு. வாழாட்பட்டு நின்றுள்ளீர் வந்து மண் மம்மணமும் கண்மின் ஊழாட்பட்டு நின்று இலை எங்கள் குழுவினில் புகுதலுட்டோம் ஏழாட்காலம் பழிப்பிலோம் நாங்கள் இராக்கதர் வாழிலங்கை வாழாளாக படைபுறதானுக்கு பல்லாண்டு கூறுதுமே. ஏடு நிலத்தில் இன்னம் வந்து எங்கள் குழாம் புகுந்து ஊடுமணமுடையீர்கள் வரம்பொழி வந்துள்ளை கூடுமினோ நாடும் நகரமும் நன்கறிய நமோ நாராயணாவென்று ஆடுமணமுடை பத்தருள்ளீர் வந்து பல்லாண்டு கூறுதுமே. அண்ட குளத்துக்கு அதிபதியாகி அசுரகதரை இந்த குளத்தை எடுத்து களைந்த இடையேசந்தனக்கு தொண்ட குளத்தில் உள்ளே அடி ஆயிரம் சொல்லாவும் சொல்லி பண்ட குளத்தை தடுத்து வல்லாண்டு வல்லாயிரத்தான் என்பனே. எந்தை தந்தை தந்தை தம்மோ தப்பன் ஏழ்படிகால் தொடங்கி வந்து வழி வழியாட் செய்கின்றோம் திருவோண திருவிழவில் அந்தியம்போதில் அறிவுருவாகி அறி அழைத்தவனை பந்தனை தீர பல்லாண்டு வல்லாயிரத்தான் நின்று பாடுதுமே. தீயிற் பொழிகின்ற செஞ்சுடர் சக்கரத்தின் கோயில் பொறியாளே உண்டென்று நின்று குடியுடியாட் செய்கின்றோம் மாய பொறுபடைவர் அனைவல் ஆயிரந்தோளும் பொழிவுறுதிபாய சுழற்றிய ஆழிவல்லானுக்கு பல்லாண்டு கூறுதுமே. நெய்யிடை நல்லதோ சோறும் நியதமும் அத்தாணி சேவகமும் கையுடை காயும் கழுத்துக்கு பூனடு காதுக்கு குண்டலமும் நெய்யிடை நல்லதோ சாலமும் தந்தென்னை வெள்ளையராக்க வல்ல பையுடையனாக பைக்குடியானுக்கு பல்லாண்டு கூறுதுமே. உடுத்து கலைந்தனன் பீதக வாடை உடுத்து கலத்ததுண்டு விடுத்த துழாய்மல சூடி கலைந்தன சூடிமித் தொடர்களேயாம் விடுத்தது கருமம் திருத்திருத்து திருவோண திருவிழாவில் படுத்த பைநாகனை பள்ளி கொண்டானுக்கு பல்லாண்டு கூறுதுமே. என்னால் எம்பெருமான் நின்றனுக்கு அடியோம் என்றெழுத்துப்பட்ட அந்நாளே அடியோங்கள் வீடுபட்டு உயர்ந்ததுதான் தென்னால் தோட்டு திருமறையில் சிலை குணத்து பைநாயிரத்திலே பாய்ந்தவனே உடைய பல்லாண்டு கூறுதுமே. அல்வழக்கொண்டுமில்லாவனை கோட்டியர்கோன் அபிமானதுங்கன் செல்வனைப் போல திருமாலே நானும் உனக்கு பழவடியேன் நல்வகையால் நமோ நாராயணாவென்று நாமம் பலபரவி பல்லால் பவித்திரனை உள்ளே பல்லாண்டு கூறுவனே. அல்வழக்கொண்டுமில்லாவனை கோட்டியர்கோன் அபிமானதுங்கன் செல்வனைப் போல திருமாலே நானும் உனக்கு பழவடியேன் நல்வகையால் நமோ நாராயணாவென்று நாமம் பலபரவி பல்வகையாலும் பவித்திரனே உன்னை பல்லாண்டு கூறுவனே. பல்லாண்டென்றும் பவித்திரனை பரமேட்டியை தார்யமனும் இல்லாண்டான் தன்னை வில்லிபுத்தூர் விஷ்ணுதித்தன் விரும்பிய சொல் நல்லாண்டென்னவின் துரைப்பார் நமோ நாராயணாவென்று பல்லாண்டும் பரமாத்மனை சுதந்திரம் தேத்துவர் வல்லாண்டு பல்லாண்டென்ற பவித்திரனை பரமேட்டியை தார்யமனும் இல்லாண்டான் தன்னை வில்லிபுத்தூர் விஷ்ணுதித்தன் விரும்பிய சொல் நல்லாண்டென்னவின் துரைப்பார் நமோ நாராயணாவென்று பல்லாண்டும் பரமாத்மனை சுதந்திரம் தேத்துவர் மைக்ரோஃபோன் சேர்ந்தாச்சு அதில் போட்டுறேன் அந்த மட்டும் சேர்ந்தாச்சு அதில் அப்படியே